యుద్ధకాండ. శ్రీరాముడు హనుమంతుని వలన లంకా నగర విశేషములన్నిటినీ తెలుసుకొని తన సైన్యమునంతటినీ సమీకరించవలసిందిగా సుగ్రీవుని కోరెను ఆంధరు దక్షిణ సముద్రమును చేరిరి. సముద్రమును దాటూటకు ఉపాయముల నాలోచించుచుండిరి. ఆటలంకలో కూడా తన మంత్రులతో రావణుడు సమాలోచనలను చేసిన కుంభకర్ణ ఇంజిత్తులు రావణునికి బాసటగా నిలిచెదమని చెప్పిరి. కాని పరమభాగవతోత్తముడు మహాబుద్ధిశాలి రామపద ధ్యాన తత్పరుడైన విభీషణుడు రావణున కిట్లు చెప్పెను. రాజా, ముద్ధములో 105 లో రామునికెదురుగా ఎవ్వరూ నిలువలేరు. సీతను రామునికిచ్చి వేయుము. వానరులు మహాబలశాలురు వారు లంకను నాశము చేయక పూర్వమే సీతను రాముని కర్పించుకొనుము. అప్పుడు రావణుడు విభీషణుని హితవాక్యములాలకింపక తీవ్రముగా నిందించెను. అప్పుడు విభీషణుడు గదను తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. అతని 4 మంత్రులు కూడా అతనితో అనుసరించి పైకి ఎగిరారు. ఆకాశం నుండే కోపంతో విభీషణుడు, ఓయి, నీకు హితము పలికిన నన్నే నీవు ధిక్కరించావు. నీవు అన్నవు, పితృ సమానుడవు. కాలరూపుడైన రుద్రుడు రామరూపమున దశరథుని ఇంత బుట్టెను. కాళి సీత రూపమున జనకుని కూతురై జన్మించినది. వారిద్దరూ భూభారమును బాపుటకే ఈటకు వచ్చిరి. ఆ రాముని ప్రేరేపణ వల్లనే నీవు నా మాటలు వినుకుంటివి. శ్రీరాముడు ప్రకృతికి దృష్టే ప్రకృతి కంటే అతీతుడయ్యున్నాడు. సర్వభూతముల బాహ్యాభ్యంతరములందు వ్యాపించి వానిచే అంటక నిర్లిప్తుడయ్యున్నాడు. నామరూపభేదములచే నానావిధ ప్రపంచము కన్నను వేరుపడక తన్మయుడయ్యున్నాడు. ఎట్లు నానావిధ వృక్షములందు ఒకే అగ్ని ఆయా చెట్ల ఆకారములచే వేరువేరుగా తోచుచున్నదో ఆట్లే పంచకోశ భేదములచే ఇట్లు నీల పీఠాది వస్తు సంబంధము వలన స్ఫటికము స్వచ్ఛమైనను ఆ రంగు గలదానివలే తోచుచున్నది. ఆ రాముడే నిత్యముక్తుడైనను తన మాయ యొక్క గుణములందు ప్రతిబింబితుడై కాలము ప్రకృతి పురుషుడు అవ్యక్తం అని 4 విధములుగా విభక్తుడాయను. జన్మ లేనివాడగునతడు ప్రధాన పురుషరూపుడై సమస్త ప్రపంచమును సృజించును. కాలరూపుడగు పురుషుడు ఇప్పుడు తన మాయచే రాముడుగా జన్మించెను. నిన్ను ఈ రాక్షస వంశాన్ని నాశనం చేస్తాడు. అతడు సత్య సంకల్పుడు. బ్రహ్మకిచ్చిన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడు. ఈ వినాశాన్ని నేను చూడలేను. రాముని వద్దకే పోవుచున్నాను అని చెప్పి తన భార్యా బిడ్డల్ని తన సర్వస్వాన్ని వదలి రామపాదసేవకై రామభక్తి కలిగి రాముని వద్దకు చేరుకొనెను. 106 రామ రాజీవలోచన, నేను నీ భార్యను అపహరించుకొని పోయిన రావణుని సోదరుడను. నా అన్న నన్ను అవమానించినాడు. నేను నీ శరణు జొచ్చను డొట్ అని విభీషణుడు రామునికి విన్నవించుకోదెను. ఆ మాటలను వినిన సుగ్రీవుడు విభీషణుని సందేహించెను. అతనిని నమ్మవలదని సలహా ఇచ్చెను. అందుకు రాముడు సకృదేవ ప్రసన్నాయ తవాస్మితి ఛాయాచతే అభయం సర్వభూతేభ్యో దదామేతి ద్వతమ్మమ ఒక్కసారి నన్ను శరణు వేడితే నేను నీ వాడనని రక్షణ కోరితే వానికి సమస్త ప్రాణుల నుండి ఏ విధమైన భయము కలుగకుండా నే నభయమిచ్చెదను. ఇది నా వ్రతము అని సుగ్రీవునితో చెప్పెను. సుగ్రీవుడు చాలా ఆనందపడెను. విభీషణుడు రాముని పాదములపై బడి ఇట్లు స్తుతించెను.